ఇతి తైత్రియ ఆరణ్య చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఓం నమో వాజంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమో వాచే యాచోదితాయ చానుదితాతస్తే వాచే నమో నమో వాచే నమో వాచస్తవే నమః. ఋషిభ్యో మంత్రగద్భ్యో మంత్రపదిభ్యో మామాంషయో మంత్రకృతో మంత్రపతయః పరాదుర్మాహర్షేయన్ మంత్రకృతో మంత్రపతీన్ పరాదాం వైశ్వదేవీం వాచముద్యాసదుం శివామదస్తాంజుష్టాం దేవేభ్యః శర్మ మేద్యౌ శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగత్. శర్మ చంద్రశ్చ సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి. భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మా అహమిదముపస్తరణముపస్తృణ ఉపస్తరణం మే ప్రజాయై పశూనాం భూయాదుపస్తరణమహం ప్రజాయై పశూనాం భూయాసం ప్రాణాపానో మృత్యోర్మాపాతం ప్రాణాపానో మామాశిష్టం. మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసకం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతో. ఓం శాంతి శాంతి శాంతి. యుంజతే మన ఉత యుంజతే ధియః విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రా దధే వయునా విదే కయతే మహీ దేవస్య సవితుః పరిష్టుతిః దేవస్య త్వాసవితుః ప్రసవే. అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యామాదే అభ్రిరసి నారిరసి అధ్వరగద్దేవేభ్యః ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే. దేవయంతస్త్వేమహే ఉపప్రయంతు మరుతః సుదానవః ఇంద్రప్రాశోర్ధవాసుచా ప్రయతు బ్రహ్మణస్పతిః ప్రదేవ్యేతు సోనృతాః. అచ్చావిహిరన్నర్యం పంక్తిరాధసం దేవాయజ్ఞం నయంతునః దేవేద్యావా పృథివీ అనుమేమగుం సాథాం దధ్యాసమద్య మఖస్య శిరః మఖాయత్వా మఖస్య త్వా శీర్ష్ణే ఇయత్యగ్ర ఆసీః. దధ్యాసమద్య మఖస్య శిరః మఖాయత్వా మఖస్య త్వా శీర్ష్ణే దేవీర్వమ్రేరస్య భూతస్య ప్రథమజారుదావరీః. వృద్ధ్యాసమద్య మఖస్య శిరః మఖాయత్వా మఖస్య త్వా శీర్ష్ణే ఇంద్రస్య ఉజోసి. వృద్ధ్యాసమద్య మఖస్య శిరః మఖాయత్వా మఖస్య త్వా శీర్ష్ణే అగ్నిజా అసి ప్రజాపతేరేతః. వృద్ధ్యాసమద్య మఖస్య శిరః మఖాయత్వా మఖస్య త్వా శీర్ష్ణే ఆయుర్ధేహి ప్రాణంధేహి అపానంధేహి వ్యానంధేహి చక్షుర్ధేహి శ్రోత్రంధేహి మనోధేహి వాచంధేహి ఆత్మానంధేహి ప్రతిష్టాంధేహి మాంధేహి మయిధేహి. మధుత్వా మధురాకరోతు మఖస్య శిరోసి యజ్ఞస్య పదేస్థః. రాగత్రేణ త్వాఛందసా కరోమి రేష్టుభేన త్వాఛందసా కరోమి జాగతేన త్వాఛందసా కరోమి మఖస్య రాస్నాసి అదితిస్తే మిలం గృహ్ణాతు వాంతేన ఛందసా సూర్యస్య హరసాశ్రాయ మఖోసి కృష్ణో అశ్వస్య నిష్పదసి వరుణస్వాధృతవ్రత ఆధూపయతు మిత్రావరుణయోర్ధ్రువేణ ధర్మణా అర్చిషే త్వా శోచిషే త్వా జ్యోతిషే త్వా తపసే త్వా అభీమం మహినాదివం. మిత్రో బభూవ సప్రథాః ఉతశ్రవసా పృథివీం మిత్రస్య తర్షణే ధృతః శ్రవో దేవస్య సానసిం ద్యుమ్నం చిత్రశ్రవస్తమం. సిద్ధ్యే త్వా దేవస్త్వా సవితో ద్వపతో సుపాణిస్వంగురిః సుబాహుృతశక్త్యా అపద్యమానః పృథివ్యాం ఆశాదిశ ఆపృణ ఉత్తిష్ట బృహన్భవ ఊర్ధ్వస్తిష్ట ధ్రువస్త్వం సూర్యస్య త్వా చక్షుషాన్వీక్షే రజవే త్వా సాధవే త్వా సుక్షిత్యే త్వా భూత్యే త్వా ఇదమహమముమాముష్యాయణం విశాపశుభిర్బ్రహ్మవర్చసేన పర్యోహామి రాగత్రేణ త్వా ఛందసాచ్ఛృణద్మి ప్రేష్టుభేన త్వా ఛందసాచ్ఛృణద్మి జాగతేన త్వా ఛందసాచ్ఛృణద్మి శృణత్తు త్వావాక్ శృణత్తు త్వోర్క్ శృణత్తు త్వాహవిః శృంధి వాచం శృంధ్యూర్జం శృంధి హవిః దేవపురశ్చర సద్భ్యాసం వా బ్రహ్మన్ ప్రవర్గేణ ప్రచరిష్యామః హోతర్ఘర్మమభిష్టుహి అగ్నే ద్రౌహిణౌ పురోణాశావధిశ్రయ ప్రతి ప్రస్థాతర్విహర ప్రస్తోత సామానిగాయ యజుర్యుక్తం సామభిరాక్తఖన్వా విశ్వేర్దేవైరనుమతం మరుద్భిః దక్షిణాభిః ప్రతతం వారయిష్ణం స్తుభో వహంతు సుమనస్యమానం సనోరుచం ధేహ్యహృణీయమానః భూర్భువః సువః ఓమింద్రవంతః ప్రచరత బ్రహ్మన్ ప్రచరిష్యామః హోతర్ఘర్మమభిష్ఠుహి యమాయత్వా మఖాయత్వా సూర్యస్య హరసేత్వా ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహా పానాయ స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా మనసే స్వాహా వాచే సరస్వత్యై స్వాహా దక్షాయ స్వాహా క్రతవే స్వాహా ఓజసే స్వాహా బలాయ స్వాహా దేవస్వా సవితామధ్వానత్వో పృథివీంద్రపసస్త్రాయ స్వ అర్చిరసి శోచిరసి జ్యోతిరసి తపోసి సగుంసేదస్వ మహాగుం అసి శోచస్వ దేవవీతమః విధూమమగ్నే అరుషం మియేధ్య సృజ ప్రశస్తదర్శతాం అంజంత్రిజం ప్రథయంతో న విప్రాః వపావంతన్నాగ్నినాతపంతః పితుర్న పుత్ర ఉపసి ప్రేష్ఠః ఆఘర్మో అగ్నిమృతయన్న సాదీ అనాధిష్యా పురస్తాత్ అగ్నేరాధిపత్యే ఆయుర్మేదాః పుత్రవతే దక్షిణతః ఇంద్రస్యాధిపత్యే ప్రజాన్మేదాః సుషదా పశ్చాత్ దేవస్య సవితురాధిపత్యే ప్రాణం మేదాః ఆశ్రుతిరుత్తరతః మిత్రావరుణయోరాధిపత్యే శ్రోత్రం మేదాః విధృతిర్వరిష్టాత్ బృహస్పతేరాధిపత్యే బ్రహ్మమేధాః క్షత్రం మేధాః తేజో మేధా వర్చో మేధాః యశో మేధాస్తపో మేధాః మనో మేధాః మనోరశ్వాసి భూరిపుత్రా విశ్వాభ్యోమానాష్ట్రాభ్యః పాహి సోపసదా మే భూయామామాహిగుంసేః తపోష్వగ్నే అంతరాగుం అమిత్రాః తపాశగుం సమరరుషః పరస్య తపావసోచికితానో అచిత్తాః ఇతే తిష్ఠంతామజరా అయాసః చితస్థ పరిచితః స్వాహా మరుద్భిః పరిశ్రయస్వ మా అసి ప్రమా అసి ప్రతిమా అసి సమ్మా అసి దిమా అసి ఉన్మా అసి అంతరిక్షస్యాంతర్భిరసి దివంతపసస్త్రాయస్వ ఆభిర్దేర్భిర్యదతో నూనం ఆప్యాయ హరిగో వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రార్జాసి భూయష్ఠభాజో అధతే శ్యామ శుక్రంతే అన్యద్యజతంతే అన్యత్ విషురూపే అహమీద్యౌరివాసి విశ్వాహి మాయా అవసి స్వధావః భద్రాతే పూషన్ నిహరాదిరస్తు అర్హన్ విభర్షి సాయకాని ధన్వ అర్హన్ నిష్కంజతం విశ్వరూపం అర్హన్ నిదందయసే విశ్వమభ్రువం నవా ఓజీయో రుద్రత్వదస్తి రాగత్రమసి త్రేష్టుభమసి జాగతమసి మధో మధో మధో దశ ప్రాచేర్దశభాసి దక్షిణా దశ ప్రదేచేర్దశ భాస్యుదీచీః దశోర్ధ్వాభాసి సుమనస్యమానః సనోరుచంధేహ్యహృణీయమానః అగ్నిష్ట్వా వసుభిః పురస్తాద్రోచయతు గాయత్రేణ ఛందసా సమారుచితో రోచయ ఇంద్రస్త్వా రుద్రైర్దక్షిణతో రోచయతు త్రేష్టుభేన ఛందసా సమారుచితో రోచయ వరుణస్తాదిత్యైః పశ్చాద్రోచయతు జాగతేన ఛందసా సమారుచితో రోచయ యుతానస్త్వామారుతో మరుద్భిరుత్తరతో రోచయ త్వానుష్టుభే నఛందసా సమారుచితో రోచయ బృహస్పతిస్త్వా విశ్వైర్దేవైరుపరిష్టాద్రోచయదుపాంతే నఛందసా సమారుచితో రోచయ రోచితస్త్వం దేవ ఘర్మ దేవేష్వసి రోచిషీయాహం మనుష్యేషు సమ్రాఘర్మరుచితస్త్వం దేవేష్వాజుష్మాగస్తేజస్వే బ్రహ్మవర్చస్యసి రుచితోహం మనుష్యేష్వాజుష్మాగస్తేజస్వే బ్రహ్మవర్చసి భూయాసం రుగసి రుచం మయిధేహి మయిరుక్ దశ పురస్తాద్రోచసే దశ దక్షిణా దశ ప్రత్యయం దశోదంగ దశోర్ధ్వోభాసి సుమనస్యమానః సమః సమ్రాజిషమూర్జం దేహి వాజీ వాజినే పవస్వ రోచితో ఘర్మో రుచీల అపశ్యం గోపామని పద్యమానం ఆచపరాచ పథిభిశ్చరంతం ససధ్రీచీ సవిషోచీర్వసానః ఆవరీవర్తి భువనేష్వంతః అత్ర ప్రావేః మధుమాధ్వేభ్యాం మధుమాధోచేభ్యాం అనువాం దేవవీతయే సమగ్నిరగ్నినాగత సందేవేన సమిత్రా సగుంసోర్యేణ రోచతే స్వాహా సమగ్నిస్తపసాగత సందేవేన సమిత్రా సగుంసోర్యేణారోచిష్ట ధర్తా దివో విభాసి రజసః పృథివ్యా ధర్తా వరోరంతరిక్షస్య ధర్తా ధర్తా దేవో దేవానాం అమర్త్యస్తపోజాః హృదే త్వా మనసే త్వా దివే త్వా సూర్యాయ త్వా ఊర్ధ్వమిమమధ్వరం గృధి దివి దేవేషు హోత్రాయచ్చ విశ్వాసాం భువాంపతే విశ్వస్య భువనస్పతే విశ్వస్య మనసస్పతే విశ్వస్య వచసస్పతే విశ్వస్య తపసస్పతే విశ్వస్య బ్రహ్మణస్పతే దేవశ్రోస్త్వం దేవ ఘర్మ దేవాన్ పాహి తపోజాం వాచమస్మే నియచ్చదే వాయువం గర్భో దేవానాం పితామతీనాం పతిః ప్రజానాం మతిః కవీనాం సందేవో దేవేన సమిత్రాగతిష్ట సగంసోర్యేణారుక్త ఆయుర్దాస్త్వమస్మభ్యం ఘర్మవర్చోగా అసి పితానోసి పితానో బోధ ఆయుర్ధాస్వనూధాః పయోధాః వర్చోగావరిరోగాద్రవిణోగాః అంతరిక్ష ప్ర ఉరోర్వరీయాన్ అశీమహి త్వామామాహిగుంసీః త్వమగ్నే గృహపతిర్విషామసి విశ్వాసాం మానుషీణాం శతం వోర్ధిర్యవిష్ఠపాహ్యగుంహసః సమేభ్యారగుం శతగుం హిమాః తంద్రావిణగుం హార్దివానం ఇహైవ రాతయః సంతో కష్టీమదీతే సతేజ సురేతారేతో దధానా వీరం విదేగతవ సందృశి మాహగుం రాజస్పోషేణ వియోషం దేవస్య త్వాసవిదుః ప్రసవే అశ్వినాద్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యామాదే అదిత్యైరాస్నాసి పిణయేహి అదితయేహి సరస్వత్యేహి అసావేహి అసావేహి అసావేహి పరిత్యా ఉష్ణేషమసి వాయురస్యైడః ఊషాత్వోపావసృజతు అశ్విభ్యాం ప్రదాపయ యస్తే స్తనః శశయో యోమయోభోః యేన విశ్వాపుష్యసి వార్యాణి యో రత్మధావసువిద్యః సుదత్రః సరస్వతితమిహ ధాతవేకః ఉస్రఘర్మగుంషిగుంష ఉస్రఘర్మం పాహి ఘర్మాయ శిగుంష బృహస్పతిస్తోపసీదతు దానవస్థపేరవః విశ్వభృతో లోహితేన అశ్విభ్యాం పిన్వస్వ సరస్వత్యే పిన్వస్వ ఓష్ణే పిన్వస్వ బృహస్పతయే పిన్వస్వ ఇంద్రాయ పిన్వస్వ ఇంద్రాయ పిన్వస్వ గాయత్రోసి ప్రేష్టుభోసి జాగతాసి సహోర్జో భాగేనోపమేహి ఇంద్రాశ్వినా మధునస్సారఘస్య ధర్మం పాతవసవో యజతావట్ స్వాహా త్వా సూర్యస్య రశ్మయే వృష్టివనయే జుహోమి మధుహవిరసి సూర్యస్య తపస్తప విద్యా వా పృథివీభ్యాం త్వా పరిగృహ్ణామి అంతరిక్షేణ త్వోపయచ్చామి దేవానాం త్వాపి తృణామనుమతో భర్తృకం సకేజం తేజోసి తేజోను ప్రేహి దివిస్ప్రం మామాహిగుంసీ అంతరిక్షస్ప్రం మామాహిగుంసీ పృథివిస్ప్రం మామాహిగుంసీ సువరసి సువర్మే యచ్చ దివం యచ్చ దివో మా పాహి సముద్రాయ త్వా పాతాయ స్వాహా సలిలాయ త్వా పాతాయ స్వాహా అనాధిష్యాయ త్వా పాతాయ స్వాహా అప్రతిధిష్యాయ త్వా పాతాయ స్వాహా అవస్యవే త్వా పాతాయ స్వాహా దువస్వదే త్వా పాతాయ స్వాహా శివిద్వదే త్వా పాతాయ స్వాహా అగ్నయే త్వా వసుమతే స్వాహా సోమాయ త్వా రుద్రవతే స్వాహా వరుణాయ త్వా దిత్యవతే స్వాహా బృహస్పతయే త్వా విశ్వదేవ్యావతే స్వాహా సవిత్రే త్వభుమతే విభుమతే ప్రభుమతే వాజవతే స్వాహా యమాయ త్వాంగిరస్వతే విగృణతే స్వాహా విశ్వాశా దక్షిణసత్ విశ్వాం దేవానజాడిహ స్వాహా కృతస్య ఘర్మస్య మధోః పిబతమశ్వినా స్వాహాగ్నియే యజ్ఞియాయ సంయజుర్భిః అశ్వినా ఘర్మం పాతకం హార్దివానం అహర్దివాభిరోతిభిః అనుబాంద్యా వా పృథివీమగం సాతాం స్వాహేంద్రాయ స్వాహేంద్రావట్ ఘర్మమపాతమశ్వినా హార్దివానం అహర్దివాభిరోతిభిః అనుబాంద్యా వా పృథివీ అమగం సాతాం తం ప్రావ్యం యథావట్ నమో దివే నమః పృథివ్యై దివిధా ఇమం యజ్ఞం యజ్ఞమిమం దివిధా ఆహ దివం గచ్చ అంతరిక్షం గచ్చ పృథివీం గచ్చ పంచ ప్రదిశో గచ్చ దేవాన్ ధర్మపాన్ గచ్చ పితృన్ ధర్మపాన్ గచ్చ ఇషే పీపిః ఊర్జే పీపిః బ్రహ్మణే పీపిః క్షత్రాయ పీపిః అద్భ్యః పీపిః ఓషధీభ్యః పీపిః వనస్పతిభ్యః పీపిః ద్యావా పృథివీభ్యాం పీపిః సుభూతాయ పీపిః బ్రహ్మవర్చసాయ పీపిః యజమానాయ పీపిః మహ్యం జ్యేష్ఠ్యాయ పీపిః త్విష్యై త్వా జుమ్నాయ త్వా ఇంద్రియాయ త్వా భూత్యై త్వా ధర్మాసి సుధర్మా మేన్యస్మే బ్రహ్మాణి ధారయ క్షత్రాణి ధారయ విషంధారయ మే త్వా వాత స్కందయాత్ అముష్యత్వా ప్రాణే సాదయామి అమునా సహనిరర్థం గచ్ఛ యోస్మాన్ ద్వేష్టి యంచ వయం విష్మః ఊష్ణే శరసే స్వాహా గ్రావభ్య స్వాహా ప్రతిరేభ్య స్వాహా ద్యావా పృథివేభ్యాగ స్వాహా పితృభ్యో ఘర్మపేభ్య స్వాహా రుద్రాయ రుద్రహోత్రే స్వాహా అహర్జ్యోతిచేతునాజుషతాం సుజ్యోతిర్జ్యోతిషాగ స్వాహా రాత్రిర్జ్యోతిచేతునాజుషతాం సుజ్యోతిర్జ్యోతిషాగ స్వాహా అపి పరో మాహ్నో రాత్రియై మా పాహి ఏషా తే అగ్నే సమిత్ ప్రజా సమిధ్యస్వ ఆజుర్మేదాః వృత్తసామాంజీః అపి పరో మా రాత్రిజాహ్నో మా పాహి ఏషా తే అగ్నే సమిత్ తజా సమిధ్యస్వ ఆజుర్మేదాః వర్చసామాంజీః అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా సౌర్యోజ్యోతిర్జ్యోతిస్సౌర్యస్వాహా భూస్వాహా హుతగం హవిః మధుహవిః ఇంద్రతమేగ్నౌ ఇతానోసి మామాహిగుంసీః అశ్యామతే దేవ ఘర్మ మధుమతో వాజవతః పితుమతః అంగిరస్వతస్వధావినః అశీమహి త్వా మామాహిగుంసీః స్వాహా త్వా సూర్యస్య రశ్మిభ్యః స్వాహా త్వా నక్షత్రేభ్యః ధర్మజాతే దేశిషు యాగాయత్రే ఛందసి యా బ్రాహ్మణే యాహ విద్ధానే తాంతరేతేనావయతే స్వాహా ధర్మజాతేంద్రరిక్షేషుక్ యాత్రైష్టుభే ఛందసి యారాజన్యే యాగ్నేధ్రే తాంత ఏతేనావయజే స్వాహ ధర్మజాతే పృథివ్యాగంశుక యా జాగతే ఛందసి యా వైశ్యే యా సదసి తాంత ఏతేనావయజే స్వాహ అనునోద్యానుమతి అన్విదనుమతే త్వం దివస్త్వా పరస్పాయాః అంతరిక్షస్య తనువః పాహి పృథివ్యాస్త్వా ధర్మణా వయమనుక్రామామసు విదాజనవ్యసే బ్రహ్మణస్త్వా పరస్పాయాః క్షత్రస్య తనువః పాహి విషస్త్వా ధర్మణా వయమనుక్రామామసు విదాజనవ్యసే ప్రాణస్య త్వా పరస్పాయైః చక్షుషస్తనువః పాహి శ్రోత్రస్య త్వా ధర్మణా వయమనుక్రామామసు విదాజనవ్యసే వల్గురసి సంయుధాయాః శిశుర్జనధాయాః శాంచవక్షి పరిచవక్షి చతుస్రక్తిర్నాభిరృతస్య సదో విశ్వాయుః శర్మ సప్రథాః అపద్వేషో అపహ్వరః అన్యద్రతస్య సశ్చిమ ఘర్మైతత్తేన్న మేతత్పురుషం తేన వర్ధస్వ చాచప్యాయస్వ వర్ధిషీమహి చ భయం ఆచప్యాసి శీమహి రంతిర్నామాసి దివ్యోగంధర్వః తస్య తే పద్వద్ధవిర్ధానం అగ్నిరధ్యక్షాః రుద్రోధిపతిః సమహమాయుషా సంప్రాణేన సంవర్చసా సంపయసా సంగౌపత్యేన సగుం రాజస్పోషేణ యసౌ యోస్మాన్ ద్వేష్టి యం చ వయం ద్విష్మః అచిక్రదద్వృషా హరిః మహాన్ మిత్రో న దర్శతః సగుం శౌర్యేణ రోచతే చిదసి సముద్రయోనిః ఇందుర్దక్షస్యేన ఋతావా హిరణ్యపక్షస్య కునోభురణ్యః మహాన్ సహస్థే ధ్రువ ఆనిషత్తః నమస్తే అస్తు మామాహిగుంసేః విశ్వావసుగుంసోమగంధర్వం ఆపోదృశుషీః తదృతేనావ్యాయన్ తదన్వవైత్ ఇంద్రోరారహాణ ఆసాం పరిశూర్యస్య పరిధేయుం రపశ్యత్ విశ్వావసురభితన్నో గృణాతు దివ్యో గంధర్వో రజసో విమానః యద్వాఘా సత్యమురయన్న విద్మ ధియో హింవానో ధియ ఇన్నో అవ్యాత్ సస్నిమవిందచ్చరణే నదీనాం అపావృణోద్దురో అశ్మవ్రజానాం ప్రాసాం గంధర్వో అమృతాని వోచత్ ఇంద్రో దక్షం పరిజానాదహీనం ఏతత్వం దేవ ఘర్మ దేవో దేవానుపాగాః ఇదమహం మనుష్యో మనుష్యాన్ సోమపీఠానుమేహి సహ ప్రజయా సహ రాజస్పోషేణ సుమిత్రాన ఆపరోషధయః సంత దుర్మిత్రాస్తస్మై భూయాసుః యోస్మాన్ వేష్టి యం చ వయం విష్మః ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం ఇమమోషత్యమస్మభ్యగుంసనిం గాయత్రన్న బీజాగుంసం అగ్నే దేవేషు ప్రవోచః మహీనాం పజోసి విహితం దేవత్రా జ్యోతిర్భా అసి వనస్పతి నామోషధీనాగుంసః వాజినం త్వా వాజినో వనయామః ఊర్ధ్వం మనస్సు వర్గం అస్కాంద్యోః పృథివీం అస్కాన్ఋషభో యువాగాః స్కన్నేమా విశ్వాభువనా స్కన్నో యజ్ఞః ప్రజనయతు అస్కానజని ప్రాజని ఆ స్కన్నాజ్జాయతే వృషా స్కన్నాత్ ప్రజనిషేమహి యా పురస్తాద్విద్యుదాపతత్ తాంత ఏతేనావయజే స్వాహా యా దక్షిణతః యా పశ్చాత్ యోత్తరతః యోపరిష్టాద్విద్యుదాపతత్ తాంత ఏతేనావయజే స్వాహా ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహా పానాయ స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా మనసే స్వాహా వాచే సరస్వత్యే స్వాహా ఊష్ణే స్వాహా పూష్ణే శరసే స్వాహా ఊష్ణే ప్రపథ్యాయ స్వాహా పూష్ణే నరంధిషాయ స్వాహా ఊష్ణే ఘృణయే స్వాహా పూష్ణే నరుణాయ స్వాహా ఊష్మే సాకేతాజస్వాహా ఉదస్య సుష్మాద్భానుర్నార్థవిభర్తి భారం పృథివీన భూమ ప్రశుక్రైతు దేవీ మనీషా అస్మత్సుతష్టో రథో నవాజీ అర్చంత ఏకే మహిసామన్వత తేన శౌర్యమధారయన్ తేన శౌర్యమరోచయన్ ధర్మశిరస్తదయమగ్ని పురీషమసి సంప్రియం ప్రజయా పశుభిర్భువద్ ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద యాస్తే అగ్న ఆర్ద్రాయో నయోయా కులాయినీః ఏతే అగ్న ఇంద్రవోయా ఉనాభయః యాస్తే అగ్నే తనువ ఓర్జో నామ తాభిస్త్వముభయేభిః సంవిధానః ప్రజాభిరగ్నే ద్రవిణేహసీద ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద అగ్నిరచివైశ్వానరోసి సంవత్సరోసి పరివత్సరోసి ఇదావత్సరోసి ఇదువత్సరోసి ఇద్వత్సరోసి వత్సరోసి తస్య తే వసంతః శిరః గ్రీష్మో దక్షిణః పక్షః వర్షాః పుచ్చం శరదుత్తరః పక్షః హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చితయః అపరపక్షాః పురీషం అహోరాత్రాణీష్టగాః తస్య తే మాసాశ్చార్ధమాసాశ్చ కల్పంతాం ఋతవస్తే కల్పంతాం సంవత్సరస్తే కల్పతాం అహోరాత్రాణి తే కల్పంతాం ఏతి ప్రేతి వీతి సమిత్యుదితి ప్రజాపతిస్త్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువస్సీద భోర్భువః సువః ఊర్ధ్వ ఊష్ణ ఊతయే ఊర్ధ్వో నః పాహ్యగుంహసః విధుండ్రానకం సమనే బహూనా యుగానకం సంతం పలితో జగార దేవస్య పశ్య కావ్యమహిత్వాద్యామార సహ్యః సమాన యదృతేచిదభిశ్రిషః పురా జర్తృభ్య ఆతృదః సంధాతా సంధిం మధవా పురో వసుః నిష్కర్తా విహృతం పునః పునరోర్జా సహరయ్యా మానో ఘర్మ వ్యసితో వివ్యసో నః మానః పరమధరం మారుజోనైః మోష్వస్మాగస్తమస్యంతరాధాః మారుద్రియాసో అభిగుర్వృధానః మానః క్రతుభిర్హీడితేభిరస్మాన్ ద్విషాసునీతే మాపరాధాః మానో రుద్రో నిరృతిర్మానో అస్తాః మాద్యా వా పృథివీహీడిషాతాం ఉపనో మిత్రావరుణా విహావతం అన్వాదీధ్యాథామిహన సఖాయా ఆదిత్యానాం ప్రసితిర్హేతిః ఉగ్రాశతాపాష్ఠాఘవిషా పరిణో వృణత్తో ఇమం మే వరుణతత్వాయామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అజాసి ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం వయస్సు పర్ణాః భూర్భువః సువః మయిత్యదింద్రియం మహత్ మయి దక్షో మయి క్రతుః మయిధాయు సువీర్యం త్రిషద్ఘర్మో విభాతు మే ఆగోత్యా మనసా సహ విరాజా జ్యోతిషా సహ యజ్ఞేన పయసా సహ బ్రహ్మణా తేజసా సహ క్షత్రేణ యశసా సహ సత్యేన తపసా సహ తస్య దోహమశీమహి తస్య సుమ్నమశీమహి తస్య భక్షమశీమహి తస్య ద ఇంద్రేణ పీతస్య మధుమతః ఉపహోతస్యోపహూతో భక్షయామి యాస్తే అగ్నే ఘోరాస్తనువః క్షుచ్చతృష్ణా చ అశ్నుక్చానాహుతిశ్చ అశనయా చ పిపాసా చ సేదిశ్చామతిశ్చ ఏతాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరమం గచ్చ యోస్మాన్ వేష్టి యంచ వజం గష్మః స్నిగ్ధస్నిహితిశ్చ స్నిహితిశ్చ ఉష్ణా చ శీతా చ ఉగ్రా చ భీమా చ సదామ్ని సేదిరనిరా ఏతాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరమం గచ్చ యోస్మాన్ వేష్టి యంచ వజం గష్మః ధ్వనిశ్చధ్వాంతశ్చ ధ్వనశ్చ ధ్వనయజ్ఞశ్చ నిలింపశ్చ విలింపశ్చ విక్షిపః ఉగ్రశ్చ ధ్వనిశ్చ ధ్వాంతశ్చ ధ్వనశ్చ ధ్వనయజ్ఞశ్చ సహ సహ్వాగిష్ట సహమానశ్చ సహ స్వాగిష్ట సహీయాగిష్ట ఏత్యప్రేత్య విక్షిపః అహోరాత్రేత్వోదీరయతాం అర్ధమాసాస్త్వోదీయంజయంతో మాసాస్త్వాశ్రపయంతో ఋతవస్త్వాపచంతో సంవత్సరస్త్వాహంత్వసౌ ఖట్ఖట్జహి చింధి భింధి హంధి కట్ ఇది వాచః క్రూరాణి విజాయింద్ర విచరన్ స్వాశయస్వ స్వపంతమింద్ర పశుమంతమిచ్ఛ వజ్రేణాముంబోధయ దుర్విదత్రం స్వపదోస్య ప్రహర భోజనేభ్యః అగ్నే అగ్నినా సంవదస్వ మృత్యో మృత్యునా సంవదస్వ నమస్తే అస్తు భగవః సకృత్తే అగ్నే నమః ద్విస్తే నమః త్రిస్తే నమః చతుస్తే నమః పంచకృత్వస్తే నమః దశకృత్వస్తే నమః శతకృత్వస్తే నమః ఆసహస్రకృత్వస్తే నమః అపరిమితకృత్వస్తే నమః నమస్తే అస్తు మామాహి పుంసీః అసన్ముఖో రుధిరేణావ్యక్తః యమస్య దూతశ్వపాద్విధావసి గృధ్యస్వర్ణః కుణపన్యుషేవసే యమస్య దూతః ప్రహితో భవస్య చోభయోః యదేతద్వృకసో భూత్వా వాగ్దేవ్యభిరాయసి ద్విషంతం మేభిరాజ తం మృత్యో మృత్యవేనయ సహార్త్యార్థిమార్చతో యదీషితో యది వాస్వకామీ భయేడకో వదతి వాచ మేతాం తామింద్రాగ్నే బ్రహ్మణా సంవిధానౌ శివామస్మభ్యం కృణుతం గృహేషు దీర్ఘముఖి దుర్హణో మాస్మదక్షిణతో వదః యది దక్షిణతో వదాద్విషంతం మేవ బాధాసై ఇచ్ఛాదులోక ఆపప్తత్ హిరణ్యాక్షో అయోముఖః రక్షసాందూత ఆగతః తమితో నాశయాగ్నే యదేతద్భూతాన్యం వావిశ్య దైవీం వాచం వదసి ద్విషతో నః పరావద తాన్ మృత్యో మృత్యవేనయ ఆర్త్యార్తిమార్చంతో అగ్నినాగ్నిః సంవదతాం ప్రసార్య సఖ్యౌ వదసి సవ్యమక్షిణిపేపి చ మేహకస్య చ నామవద్ అత్రిణాత్వాక్రమేహన్మే కణ్వేన జమదగ్నినా విశ్వావసోర్బ్రహ్మణా హతః క్రిమేణాగుం రాజా అప్యేషాగస్థపతిర్హతః అథో మాతాథో పితా అథో స్థూరా అథో క్షుద్రాః అథో కృష్ణా అథో శ్వేతాః అథో ఆశాతికా హతాః శ్వేతాభిః సహ సర్వే హతాః ఆహరావద్య శ్రుతస్య హరిషో యథా తత్ సత్యం యదముయ్యమస్య జంభయోః ఆదధామి తథా హి తత్ ఖం ఫం రసి బ్రహ్మణా శపామి బ్రహ్మణస్వా శపథేన శపామి ఘోరేణ త్వా భృగూణాం చక్షుషా ప్రేక్షే రౌద్రేణ త్వాంగిరసాం మనసాధ్యాయామి అధస్య త్వాధారయా విధ్యామి అధరో మత్పద్యస్వాసౌ ఉత్తుదశిమి జావరి తల్పే జయతల్ప ఉత్తుద గిరీగుమ్రను ప్రవేశయ మరీచేరుపసన్నుద యావదితః పురస్తాదుదయాతి సూర్యః తావదితో మున్నాశయ యోస్మాన్వేష్టి యం చ వయం దుష్మః భోర్భువస్సు భో భోర్భువస్సు భో భోర్భువస్సువః భువోద్ధాయి భువోద్ధాయి భువోద్ధాయి నృమ్ణాయ నృమ్ణం నృమ్ణాయ నృమ్ణం నృమ్ణాయ నృమ్ణం నిధాయ్యో వాయ ఏ అస్మే అస్మే సువర్ణజ్యోతిః పృథివే సమిత్ తామగ్నిస్సమింధే సాగ్నిగం సమింధే తామహగం సమింధే సా మా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగస్వాహ అంతరిక్షగం సమిత్ తాం వాయుః సమింధే సా వాయుగం సమింధే తామహగం సమింధే సా మా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగ స్వాహా ద్యో సమిత్ తామాదిత్యః సమింధే సాదిత్యకం సమింధే తామహజం సమింధే సామా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగ స్వాహా ప్రజాపత్యా మే సమిదసి సపత్నక్షయణీ భ్రాతృవ్యహామే సస్వాహా అగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యతాం వాజో వ్రతపత ఆదిత్య వ్రతపదే వ్రతానాం వ్రతపదే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యతాం ద్యోః సమిత్ తామాదిత్యః సమింధే సాదిత్యకం సమింధే తామహకం సమింధే సామా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగ స్వాహా అంతరిక్షకం సమిత్ తాం వాజుః సమింధే సా వాజుకం సమింధే తామహకం సమింధే సామా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగ స్వాహా పృథివీ సమిత్ తామగ్నిః సమింధే సాగ్నికం సమింధే తామహకం సమింధే సామా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగ స్వాహా ప్రజాపత్యా మే సమిదసి సపత్నక్షజణీ భ్రాతృవ్యహా మే సస్వాహా ఆదిత్యవ్రతపదే వ్రతమచారిషం తదశకం తన్మే రాధి వాయో వ్రతపదేగ్నే వ్రతపదే వ్రతానాం వ్రతపదే వ్రతమచారిషం తదశకం తన్మే రాధి సన్నో వాతః పవతాం మాతరిశ్వాసన్నస్తపదసోర్జః అహానిశం భవంతు నశకం రాత్రిః ప్రతిధీయతా శముషా నోద్యచ్చతు శమాదిత్య ఉదేతునః శివా నశ్యంతమాభవ సుమృడీకా సరస్వతి మాతే వ్యోమ సందృశి ఇడా దేవాస్త శివాస్తు మద్వాస్తు మంతో భోజాస్మాస్తోశ్చిత్స్మహ్యవాస్తు స భోజాద్యోస్మాన్వేష్టయం చ వయం దుష్మః ప్రతిష్టాసి ప్రతిష్టావంతో భోజాస్మమా ప్రతిష్టాయాశ్చిత్స్మహ్య ప్రతిష్ట స భోజాద్యోస్మాన్వేష్టయం చ వయం దుష్మః ఆవాతవాహి భేషజం వివాతవాహి యద్రపః త్వగం హి విశ్వభేషజో దేవానాం దూత ఈయసే ద్వావిమౌ వాతౌ వాత ఆసింధోరాపరావతః దక్షం మే అన్య ఆవాతు పరాన్యో వాత యద్రపః యదదో వాతతే గృహే వృదస్య నిధిర్హితః తతో నో దేహి జీవసే తతో నో దేహి భేషజం తతో నామః ఆవహ వాత ఆవాతు భేషజం సంభోర్మయో భోర్నో హృదే ప్రణ ఆజోగుంషితారిషత్ ఇంద్రస్య గృహోసి తన్వా ప్రపద్యే స గుస్సాశ్వః సహజన్మే అస్తి తేన భోః ప్రపద్యే భువః ప్రపద్యే శుభః ప్రపద్యే భోర్భువః శుభః ప్రపద్యే వాయుం ప్రపద్యేనార్తాం దేవతాం ప్రపద్యేష్మానమాఖనం ప్రపద్యే ప్రజాపతేర్బ్రహ్మకోశం బ్రహ్మ ప్రపద్య ఓం ప్రపద్యే అంతరిక్షం కుర్వంతరం బృహదగ్నజః పర్వతాశ్చజాపాత స్వస్త్యా స్వస్తిమాంతయా స్వస్త్యా స్వస్తిమానసాని ప్రాణాపానో మృత్యోర్మాపాతం ప్రాణాపానో మామాహాశిష్టం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రజం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు యుభిరక్తుభిః పరిపాతమస్మానరిష్టేభిరశ్వినా సౌభగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతామతి సింధు పృథివీ ఉతద్యో కయానశ్చిత్ర ఆభవదూతీ సదా వృధ సఖా కయాశిష్ఠయామృత కస్తా సత్యోమదానాం మగుంహిష్ఠో మత్సదంధస దృఢాజిగారు దేవస అభేషణ సఖీనామ పితా చరిత్రేణాం శతం భవాస్యోతిభిః వజస్సుపర్ణా ఉపసేదురింద్రం ప్రియమేధాషజో నాధమానా అబద్ధ్వాంతమోర్మహి పూర్ధ్యచక్షుర్ముగ్ధ్యస్మాన్ విధజేవ బద్ధాన్ శన్నో దేవేరభిష్టయ ఆపో భవంతు పీతజే శయ్యోరభిస్రవంతున ఈశానావార్యాణాం క్షయంతేష్కర్షణీనాం అపోయాచామి భేషజం సుమిత్రాన ఆప ఓషధయః సంతు దుర్మిత్రాస్తస్మై భోజా సుర్యోస్మాన్ ద్వేష్టిజం చ వయం ధిష్మః ఆపోహిష్ఠామయో భువస్తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాజనః పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచకం శమయతు అంతరిక్షకం శాంతం దద్వాయునా శాంతం తన్మే శాంతకం శుచకం శమయతు ద్యోః శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచకం శమయతు పృథివీ శాంతిరంతరిక్షకం శాంతిర్ద్యోః శాంతిర్దిశ శాంతిరవాంతరదిశ శాంతిరగ్ని శాంతిర్వాయుః శాంతిరాదిత్యః శాంతిశ్చంద్రమాః శాంతిర్నక్షత్రాణి శాంతిరాపః శాంతిరోషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్గోః శాంతిరజా శాంతిరశ్వః శాంతిపురుషః శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణః శాంతిః శాంతిర్ శాంతి శాంతిర్మే అస్తు శాంతి తయాహగం శాంత్యా సర్వశాంత్యా మహ్యం ద్విపదే చతుష్పదే చ శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతి యే హశ్రేష్ట హ్రేష్ట ధృతిష్ట తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మస్తైతాని మోత్తిష్టంత మనోత్తిష్టంత మామాగశ్రేష్ట హ్రేష్ట ధృతిష్ట తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మస్తైతాని మామాహాశిరుః ఉదాయుషా స్వాయుషోదోషధే నాగుం రసేనోత్పజన్యస్య సుష్మేణోదస్థామృతాగుం అను తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం వాదామ శరదశ్శతం భవామ శరదశ్శతకం శృణవామ శరదశ్శతం ప్రభ్రవామ శరదశ్శతమజీతాస్యామ శరదశ్శతం చోక్చసోర్యం ద్విషే యదగాన్మహతోర్ణవాద్విభ్రాజమానస్ శరీరస్య మధ్యా స వా వృషభలోహితాక్షః సూర్యోపి పశ్చిన్మనసా పునాతు బ్రహ్మణశ్చోదన్యసి బ్రహ్మణ ఆణేష్ఠో బ్రహ్మణ ఆవపనమసి ధారితేయం పృథివీ బ్రహ్మణ మహీధారితమేన మహదంతరిక్షం దివం దాధార పృథివీకం సదేవాయ్యదహం వేదదహం ధారయాణి మామద్వేదో ధివిస్రసత్ మేధామనీషే మా విశదాగం సమీచే భూతస్య భవ్యస్యావరుధ్యై సర్వమాయురజాణి సర్వమాయురజాణి ఆభిర్యేర్భిర్యదతో న ఊనమాప్యాయజ హరివో వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రారుజాసి భోజిష్ఠభాజో అధతే స్యామ బ్రహ్మ ప్రావాదిష్మతన్నో మాహాసీత్ ఓం శాంతి శాంతి శాంతిః నమో నమదంతు ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్యః చతుర్థ ప్రశ్నః సమాప్తః.